వేదములు చేసిన శ్రీదేవి స్తుతి. సర్వాత్మిక సర్వమై సర్వమంగళ రూపిణి సర్వజ్ఞ సర్వజనని సర్వ సర్వేశ్వరి శివ అగుతల్లిని బ్రహ్మ మొదలగు దేవతలెల్లరును దర్శించి తమ మనస్సులు సంతోషింప శివభవానిని ఇట్లు స్తుతించిరి. కమల పత్రాక్షి సర్వాధార మహావిద్యాదేవి సృష్టి స్థిత్యంతకారిణి, నీకు మా ప్రణామములు. తల్లి విశ్వతేజైస ప్రాజ్ఞ విరాట్ సూత్రాత్మ అవ్యాకృత కూటస్థ రూపముగల దేవికి మా ప్రణామములు. సర్గాదిరహిత దుష్టులను చంపుటలో స్వతంత్రురాల నిరర్గల ప్రేమగమ్య భర్గతేజస్విని దుర్గా, నీకు మా ప్రణామములు. కాళీమాత నీల సరస్వతి ఉగ్రతారా మహోగ్ర, నీకు నిత్యమునివే మా ప్రణామములు. పీతాంబరధారిణి దేవి త్రిపుర సుందరి భైరవీ మాతంగి ధూమావతి, నీకు మా హృదయపూర్వక ప్రణామములు. చిన్నమస్త పాలకడలి పట్టి శాకంభరి రక్తదంతికే శివ, నీకు మా భక్తి ప్రణామములు. శుంభని శుంభనాశిని రక్తబీజ వినాశిని ధూమ్రలోచన సంహారిణి వృత్రాసుర నిషూదని చండముండమర్దిని దానవాంతకరి శివ విజయ, నీకు మా ప్రణామములు. పృథ్వీ ప్రాణభూత మహాదయ తేజోరూపిణి, నీకు నమస్కారములు. విశ్వదేవ దయా ధర్మజ్ఞాన జ్యోతిర్మూర్తి, నీకు నమస్కారములు. దేవి గాయత్రి సావిత్రి సరస్వతి స్వాహ స్వధాదక్షిణ వరదాయిని దేవి, నీకు మా కోటి ప్రణామములు. ఆగమ శాస్త్రములు నేతి నేతి అను వాక్యములతో నిన్ను వర్ణించును. సర్వ ప్రత్యక్ష స్వరూపిణి వరదేవత, నీకు మా ప్రణామములు. తుమ్మెదలచే కొలువబడుట వలన భ్రామరీదేవి అని ప్రసిద్ధిగాంచిన దేవి, నీకు నిత్యము మా ప్రణామములు. అంబానీ ప్రక్క భాగములకు ముందు భాగమునకు పైభాగమునకు క్రింది భాగమునకు ఎల్లెడల మా ప్రణామములు. అనంతకోటి బ్రహ్మాండ నాయిక జగదంబిక మణిద్వీపవాసిని మహాదేవి, మాపై దయచూపుము. జనని జగన్మాత పరాత్పరదేవి శ్రీ భువనేశాని సర్వోత్తమ కళ్యాణ గుణములకు నిలయమా భువనేశ్వరి పరమేశాని విశ్వకారణ, మా ఎడల ప్రసన్నవగుము. దేవతల తీయని ఈ మాటలు విని మధుర కంఠధ్వనితో జగదంబ వారికిట్లు పలికెను. దేవతలారా మీ ఎడల ప్రసన్నురాలనైతిని, మీకెల్లరకు వరములీయగలను అను దేవి వాక్యములు విని తమ దుఃఖమునకు కారణమైన దుష్ట రాక్షసుని చరిత్రను వాడు జగములను బాధించు తీరును. దేవ బ్రాహ్మణ వేదములను పరహసించి నశింపజేయుటను దేవతల స్థాన భ్రంశమును దేవికి విన్నవించిరి. బ్రహ్మవానికిచ్చిన వరమును గూడా తెలిపిరి. దేవీ దేవతలు చెప్పిన దంతయు విని తన చేతిలో ప్రక్కలనున్న పలు రూపములు గల తుమ్మెదలను ప్రేరేపించెను. ఇంకను ఎక్కువ తుమ్మెదలను సృష్టించెను. అవి అన్నీయు మిడు తలదండువలే ముల్లోకములను వ్యాపించెను. అవి అంతరిక్షమంతటను నిండిపోవుటచే నేలపై చీకట్లు వ్యాపించెను. దివిపై పర్వత శిఖరములందు చెట్లపై అడవులందును ఎల్లెడల తుమ్మెదల దండు మహాద్భుతముగా వ్యాపించెను. అవి అన్నియు అరుణ రాక్షసుని రొమ్ము చీల్చివేసినవి. తేనె తీయువాని తేనెటీగలు కోపముతో పట్టి కుట్టినట్లు వానినవి అన్నియూ మిక్కిలి బాధించెను. అప్పుడు వాని శస్త్రాస్త్రము లేమియూ పనిచేయలేదు. సంభాషణలు లేవు, యుద్ధములు లేదు, చావు మాత్రము తప్పించుకొనరానిదయ్యెను. ఎక్కడనున్న రాక్షసులు అక్కడనే మరణించిరి. రాక్షస వీరులెల్లరూ క్షణకాలములో నశించిరి. ఈ విధముగా రాక్షసుల నశింపజేసి పెమ్మట తుమ్మెదలన్నీయు దేవిని చేరినవి. ఏమి వింత, ఏమి వింత అనుచు లోకులాశ్చర్యపడిరి. ఇది అంతయు జగదంబమాయ వలననే జరిగినది. అప్పుడు బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలు సంతోష సాగరమున ఓలలాడి జగదంబికను పూజించిరి. వారు వివిధోపచారములతో పలు కానుకలతో పూలమాలలు సమర్పించి జయ జయ ధ్వనులు చేసిరి. దేవదుందుభులు మ్రోగినవి. అప్సరసలు నాట్యమాడిరి. మునులు వేదములు చదువగా గంధర్వులు పాడిరి. ముల్లోకముల వారును వివిధ వాద్యధ్వనులతో దేవీ మహోత్సవములు జరిపిరి. అందరూ వివిధ స్తోత్రములు చదివిరి, నుతించిరి. అప్పుడు మహాదేవి సంతోషించి వారి వారికి తగిన వరములిచ్చెను. కొందరు కోరుకొనగా వారికి నిశ్చల భక్తిని ప్రసాదించెను. తరువాత దేవతలు చూచుచుండగానే శ్రీదేవి అంతర్ధానము చెందెను.